21. జగత్తు విషయంలో దృష్టిభేదం. శ్రీరాముడు, గురుదేవ, మీరు చెప్పింది నిజమైనా? లోకంలో శరీరాలు కనిపిస్తున్నాయి, మోహం కనిపిస్తోంది. మనోబుద్ధ్యాదులతో సహా ఈ శరీరాదులను నిర్మించే కర్త ఒకడుండాలి. ఈ ఇంద్రియాల సహాయంతో రాగద్వేషాది బంధనాల ద్వారా ఆ జీవిని మోహపెట్టే సమ్మోహనకర్త ఒకడు ఉండి ఉండాలి. కర్త లేనిదే ఏ పని జరుగుదు కదా. దీనిని బట్టి మూల పరబ్రహ్మ కంటే భిన్నంగా వ్యామోహుడుకడు, వ్యామోహకుడు మరొకడు ఉండి ఉండాలి. వ్యామోహ్యుడు అంటే వ్యామోహపెట్టబడేవాడు అంటే జీవుడు. వ్యామోహకుడు అంటే వ్యామోహపెట్టేవాడు అంటే ఈశ్వరుడు. వీరిద్దరూ బ్రహ్మ కంటే భిన్నంగా ఉండి ఉండాలి. మీరు బ్రహ్మ కంటే భిన్నంగా ఏదీ లేదంటారేమీ? వశిష్ఠుడు, శృతి ఏమి చెబుతోంది? వాచారంభణం వికారో నామధేయం ఛందోగ్యము అధ్యాయం 6. మార్పు అనేది వట్టి మాట మాత్రమే, కొత్త పేరు మాత్రమే అని చెబుతోంది. ఇందాక నువ్వు చెప్పిన యుక్తి ప్రకారం కారణం లేనిదే కార్యం పుట్టడానికి వీలులేదు. ఆకాశంలోంచి చెట్టు పుట్టదు. అలాగే శుద్ధ పరబ్రహ్మలోంచి జీవుడుగాని ఈశ్వరుడుగాని పుట్టే అవకాశం లేదు. కనుక శృతివల్ల యుక్తివల్ల ఏమి తేలుతోందంటే, దులకర్తృత్వం గాని వ్యామోహ్య వ్యామోహక భావం గాని సత్యం కానే కావని తేలుతోంది. శృతియుక్తులు ఇలా ఘోషిస్తుంటే నువ్వు వేరే కర్త ఉంటాడంటావేమిటి? రజ్జుస్థానంలో ఆయసర్వ్ 37. కనిపించే సర్పాన్ని సమర్థించడానికి ఒక సృష్టికర్తను వెతుక్కుని తీసుకురానక్కరలేదు. అలాగే ఈ ప్రపంచాన్ని, జీవులను, వీరి ఉత్పత్తిని నిర్వహించేందుకు మరొక కర్తను వెతుక్కురావలసిన పనిలేదు. కూటస్థపర బ్రహ్మే వివర్త రూపంతో దీనిని నిర్వహించగలడు. కూటస్థము మార్పు లేకుండా మూలభూతమై ఉన్నది. ఈ జగత్తు విషయంలో నువ్వు గ్రహించవలసింది ఏమిటంటే, పరబ్రహ్మ దృష్టిలో అసలది పుట్టనేలేదు. జీవాత్మ దృష్టిలో ఇది అసత్యమైన జన్మ గలది. అదే జీవాత్మకు జ్ఞానం కలిగితే ఆ తరువాత దీనికి ఆకారమే లేదు. సహ్యాభయొక్క శ్రీరాముడు, గురుదేవ, కూటస్థ పరబ్రహ్మమే జగత్తుగా కనిపిస్తున్నదని మీరంటున్నారు. అది ఆ విధంగా కనిపించే క్రమాన్ని మరోసారి వినిపించండి. దానివల్ల నా భేదబుద్ధి బాగా నివర్తిస్తుంది. వశిష్ఠుడు, రామ, అలా అయితే కాసేపు కనిపించే ఈ ప్రపంచం అంతా సత్యమనుకొని నేను చెప్పేది విను. మధ్యలో అదెలా ఇదెలా అని అడ్డం పడబోకు. మేము చెప్పేది పూర్తయితే ఈ ప్రపంచం అసత్యమనే మాట నీకే తెలుస్తుంది. ఈ ప్రపంచం అంతా పరబ్రహ్మలోంచి వివరంగా వచ్చిందని మేమంటున్నాం. దీనిని దృష్టి సృష్టివాదం అంటారు. కొందరు మా వాదంలో కొంత భాగాన్ని మాత్రమే స్వీకరించి పరబ్రహ్మే జగత్తుగా కనిపిస్తోంది కనుక చెట్టన్నా కొమ్మలన్నా ఒక్కటే అన్న చందాన జగత్తే బ్రహ్మ అంటున్నారు. బంగారు ముద్దలోంచి రూపాయి బిళ్ళలు తయారు చేశారు. అప్పుడు రూపాయి బిళ్ళలన్నీ బంగారమే అని అనడం సముచితమేగాని బంగారపు ముద్దే రూపాయలనడం సముచితం కాదు. అనేక తర్కవాదాలు ఈ ఔచిత్యానౌచిత్యాలను పట్టించుకోకుండానే సాగిపోతూ ఉంటాయి. అలాంటి వితండ వాదాల జోలికి మనం పోవద్దు. ప్రపంచంలోని పదార్థాలన్నిటిలోనూ జడస్వభావం కొంత, చైతన్య స్వభావం కొంత కనిపిస్తోంది. అందులో జడస్వభావం కాలక్రమంలో మార్పుకు, నాశనానికి లోనవుతోంది. చైతన్య స్వభావానికి ఏ రకమైన మార్పు కనిపించడం లేదు. కనుక చివరికి మిగిలేది అద్వితీయ పరబ్రహ్మమే అని తేలుతోంది. దీనినే మళ్లీ వివరిస్తా విను. మహాకల్పాంతంలో, ప్రళయకాలంలో మనోబుద్ధి కర్మలతో సహా ఈశ్వరుడితో సహా దృశ్య ప్రపంచమంతా నశించిపోగా ఆ దశలో కాలము, ఆకాశము గూడా అంతరించిపోతాయి. అప్పుడు కూటస్థ పరబ్రహ్మ మాత్రమే మిగులుతుంది. అది కాలముగాదు, ఆకాశముగాదు, పంచభూతాలుగాదు, మరేదీగాదు. అది నిర్వచనాలకు అందదు. అది ఆత్మజ్ఞానుల అనుభవానికి మాత్రమే అందుతుంది. మిగిలిన వారంతా దానిని వేదవాక్యాల ఆధారంతో వర్ణించవలసిందే. ఇలాంటి ఈ పరబ్రహ్మలోనే దేశకాల పంచభూత పదార్థాలన్నీ అంతర్లీనంగా, వాసనారూపంగా ఉన్నాయి. కొయ్య స్తంభంలో రకరకాల బొమ్మలు అంతర్లీనంగా ఉండిపోగా శిల్పి ఉలితో చెక్కినప్పుడు వాటిలో కొన్ని బొమ్మలు బయటపడుతూ ఉంటాయి. ఆ బయటపడ్డ బొమ్మలకు స్తంభం కంటే వేరే అస్తిత్వం లేదు. పరిశీలించి చూస్తే బొమ్మలు వేరుగా ఉన్నాయనుకోవడం ఒక భ్రాంతి మాత్రమే. ఇలా భ్రాంతిజన్యమైన బొమ్మలు ఎన్ని కనిపించినా స్తంభం స్తంభమే. అలాగే ఎన్ని ప్రపంచాలు కనిపించినా ఆ పరబ్రహ్మ సంగరహితమే, అజరమరమే. సహ్యాభిరెండు గమనిక. ఇప్పటికీ ఈ నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధంలో 52 సర్గలు పూర్తి అయినాయి. పూర్వార్ధం చివరిలో శ్రీరాముడికి సమాధి సిద్ధించిందని, దానిని చెడగొట్టమని విశ్వామిత్రాదులు కోరారని చెప్పడం వల్ల దీని ఔచిత్యమేమటనే చర్చతోనే ఉత్తరార్ధం ప్రారంభమైంది. అందువల్లే ఆ చర్చ ప్రధానంగా సాధనా మార్గాల మీద, సాధనా సోపానాల మీద, చివరకు సాధకుల వర్గీకరణ మీద క్రమంగా సాగింది. ఈ వరుసలోనే విద్యాధరోపాఖ్యానము, మంకీ ఉపాఖ్యానము అనే చిన్న కథలు కూడా వచ్చాయి. ఆయసర్ 38. మనం గమనించవలసిన ప్రత్యేక అంశం ఏమిటంటే, ఈ ప్రకరణంలో వశిష్ఠ మహర్షి సమాధానాలన్నీ సర్వము చైతన్యమయమే అనే అంశం చుట్టూ తిరుగుతున్నాయి. నిజానికి ఆయన దృష్టిలో ఇదే ప్రధానాంశం. చతుర్భూతాలేగాక కాలము ఆకాశము కూడా చైతన్య స్వరూపాలే అని నిరూపించడం కోసం పాషాణోపాఖ్యానం అనే చిన్న కథను సుమారు 40 సర్గలకు సాగదీసి చెప్పబోతున్నాడు. 56వ సర్గలో ప్రారంభం కాబోయే ఆ ఉపాఖ్యానానికి పీఠికగా రాబోయే 3 సర్గలను ఆయన రూపొందించుకుంటున్నాడు. అందుకే 53వ సర్గ ప్రారంభంలో శ్రీరాముడు ఒక విచిత్రమైన ప్రశ్న వేశాడు. ఈ విషయాలను గమనించుకుంటూ మనం ఇక 53వ సర్గలోకి ప్రవేశిద్దాం.